భౌతిక శాస్త్రం ఎలా మారింది? పుస్తకం 3వ భాగం. అప్పుడు వచ్చాడు మహానుభావుడు నికోలస్ కోపర్నికస్. సూర్యుడిని నిలిపి భూమిని కదలనిచ్చినవాడు ఇతడే. దీనికి 100 ఏళ్ల మునిపే గుబిన్బర్గ్ ముద్రణ యంత్రాన్ని కనిపెట్టాడు. కోపర్నికస్ బోధించిన అపవిత్ర భావాలన్నీ 1543లో అచ్చయ్యాయి. కానీ కొందరు మాత్రం కోపర్నికస్ సిద్ధాంతాలని వెంటనే ఆమోదించారు. మరికొందరు మాత్రం బేరంలోకి దిగారు. రైన్జోల్డ్ ప్రష్యన్ గ్రహస్థితి పట్టికని 1511లో ప్రచురించాడు. కానీ విచిత్రమేమంటే టైకో డెన్మార్క్లో హ్వీన్లో తన స్వంత వేధశాలలో చేసిన పరిశీలనలన్నీ కోపర్నికస్ సిద్ధాంతాలకే మద్దతునిస్తున్నాయి. 1572లో టైకో ఓ కొత్త తార అంటే సూపర్నోవా పుట్టుగా గమనించాడు. సుదీర్ఘ కక్షి గల ఓ తోకచుక్కని కూడా చూశాడు. కానీ టైకో శిష్యుడు ప్రతిపాదించిన సిద్ధాంతం గ్రీకు విజ్ఞానానికి గొడ్డలు పెట్టే అయ్యింది. టైకో సేకరించిన సమాచారాన్ని ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి గ్రహగతులకు సంబంధించిన 3 నియమాలను కనుక్కున్నాడు. మొదటి నియమం, గ్రహగతులు సూర్యుడి నాభిగా గల దీర్ఘవృత్తాలు. దీర్ఘవృత్తం అంటే 2 డ్రాయింగ్ పిన్నులు, 1 పెన్సిల్ దారం, వీటితో దీర్ఘవృత్తాన్ని సులభంగా గీయవచ్చు. ఒక శంఖును ఏటవాలుగా ఛేదిస్తే వచ్చే కోతే దీర్ఘవృత్తం. దాని సమీకరణము 2వ నియమం, సూర్యుడు గ్రహాలని కలిసిన గీత సమాన కాల వ్యవధులలో సమాన వైశాల్యాలను దాటుతుంది. అంటే ఒక చోట నుంచి 2వ చోటకి చేరటానికి ఎంతో, 3 నుండి 4 చేరటానికి అంతే సమయం పడుతుంది. సూర్యుడికి దగ్గరలో గ్రహవేగం పెరుగుతుంది. కేప్లర్ తన నవ్య ఖగోళ శాస్త్రంలో ఈ 2 నియమాలని ప్రచురించాడు. తన 3వ నియమం విశ్వ సామరస్యం అన్న పుస్తకంలో పేర్కొన్నాడు. అందులో అంతా తత్వశాస్త్రమే. కక్ష్య కాల వ్యవధి యొక్క వర్గానికి, కక్ష వ్యాసార్థం యొక్క ఘనానికి మధ్య స్థిర నిష్పత్తి ఉంటుంది. ఇది 3వ నియమం. కేప్లర్కి సరళంగా చెప్పడం రాదు. ఇప్పుడు 2 గ్రహాల ఆవర్తన కాలాలు T1, T2 అనుకుంటే, వ్యాసార్థాలు D1, D2 అనుకుంటే, అప్పుడు D1³/D2³=T1² / T2² ఇప్పుడు గ్రహగతుల్ని ఖచ్చితంగా లెక్క కట్టవచ్చు. ఇలా 1617లో రొడోల్ఫన్ పట్టికలు వెలువడ్డాయి. గ్రీకుల కాలం నుండి మనం చాలా దూరం వచ్చాం. ఖగోళమంతా సక్రమంగానే ఉంది. గ్రహగతులు తెలిసాయి, కానీ అసలు గ్రహాలు ఎందుకు కదులుతాయి? గతి నియమాల వైపు మొదటి మెట్టు వేసిన వాడు గెలీలియో గెలీలీ. గెలీలీ దైవం మీద పెద్దగా నమ్మకం లేనివాడు. ఓసారి చర్చిలో వేలాడే దీపాలు ఊగుతుంటే దానినే చూస్తూ కూర్చున్నాడు. దానితో లోలకాల గురించి 2 నియమాలని కనుక్కున్నాడు. 1, లోలకం కాల వ్యవధి ఊగిన కోణం మీద ఆధారపడదు. దీనికి వివరణ న్యూటన్ 17వ శతాబ్దంలో ఇచ్చాడు. 2, లోలకాల కాల వ్యవధి దాని ద్రవ్యరాశి మీద ఆధారపడదు. దీనికి అసలైన వివరణ 20వ శతాబ్దంలో ఐన్స్టీన్ ఇచ్చాడు. వేరువేరు భారాలు ఉన్న వస్తువులని ఒకే ఎత్తు మీద నుండి వదిలితే ఒకేసారి నేలను చేరుకుంటాయని కూడా అతడు కనుక్కున్నాడు. సైమన్ స్టెన్సన్ అని ఓ సమకాలీనుడు బాలుతలం మీద భూమ్యాకర్షణ బలహీనంగా ఉంటుందని చూపించాడు. వాలు తలాలని ఉపయోగించి వస్తువుల గతిని గెలీలియో అధ్యయనం చేశాడు. కాలం యొక్క వర్గానికి అనులోమానుపాతంలో బంతి దొర్లే దూరం పెరుగుతుంది. కానీ వేగం మాత్రం కాలంతో రేఖీయంగానే పెరుగుతుంది. అంటే వేగం మారనట్లయితే బలంతో పని లేదన్నమాట.